వాసుదేవ మయమైన ఈ సభా సదస్సుకి సవినీ నమస్సులు సర్పణ చేసుకుంటూ మహాభారతం యొక్క అవతారిక నిన్న మనం ప్రస్తావన చేసుకునడం, అదేవిధంగా మహాభారత కథలో కూడా ప్రవేశించడం జరిగింది. మహాభారతం యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ప్రభావం ఏమిటి, మూడింటిని చెప్పుకున్నాం. వ్యాసమహర్షి తపస్సమాధిలో దర్శించిన సమస్త విశ్వ రహస్య విజ్ఞానము, విశ్వవ్యాపకుడై విశ్వాతీతుడైనటువంటి వాసుదేవ విజ్ఞానమే మహాభారతం. ఇలాంటి మహాభారతాన్ని అనుక్రమణికాధ్యాయం ద్వారా దాని మహిమను కూడా చెప్పుకుంటూ దివ్యమైనటువంటి రాజవంశ చరిత్రలు ప్రారంభించుకుని దుష్యంతుడు శకుంతల వృత్తాంతము, భరతుని యొక్క వృత్తాంతము చెప్పుకున్నాం. అటుపై శంతను చక్రవర్తి యొక్క వైభవాన్ని ప్రస్తావన చేసుకోవడం జరిగింది. శంతను చక్రవర్తికి గంగాదేవికి జనించినటువంటి దేవవ్రతుని యొక్క ఉత్పత్తి గాథను నేను చెప్పడం జరిగింది. ఇక్కడ గంగాదేవి స్వయంగా శంతను చక్రవర్తితో ఒక మాట అంటుంది, ఆ వసువుల యొక్క తేజస్సు భరించాలంటే నువ్వు తప్ప ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు, వారిని గర్భాన్ని భరించాలంటే ఏ మానవకాంతకి సాధ్యం కాదు, కనుక నేనే మానవకాంతగా వచ్చానని గంగ చెప్తుంది. ఇలాంటి చిన్న చిన్న మాటల్లోనే విశేషాలు ఉంటాయి. అలాంటి వసువుల తేజాన్ని భరించినది గంగమ్మ. ఎనిమిదవ వాడైన వాడు మిగిలిన ఏడు వసువుల యొక్క ఎనిమిదవ పాలైన తేజస్సును కూడా ధరించినటువంటి వాడే దేవవ్రతుడు. ఇలాంటి రహస్యగాథలతో ఉన్నటువంటి ఈ మహాభారతం యొక్క విశేషమే నిన్న మనం చెప్పుకున్నది. ఒక్క శ్లోకపాదం విన్నా చాలు పాపక్షయమవుతుందంత శక్తి ఈ భారతంలో చెప్పబడుతున్నది. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తమం. ఇది సాక్షాత్ వేద సమ్మితమైనది, పవిత్రమైనది. శ్రవ్యాణముత్తమం వేదం పురాణం ఋషిసత్తమం. వినవలసినటువంటి వేదం ఇది. జయో నామ ఇతిహాసోయం శ్రోతవ్యో విజిగీషుణ. జీవితంలో జయం సాధించాలనుకున్న వాళ్ళు జయనామ ఇతిహాసాన్ని వినాలి అన్నారు. అంటే మహాభారతానికి మరొక నామం జయం, అదే తతో జయం ఉదీరయేత్ అని. జయమనగా ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగింటిని ప్రసాదించగలిగే గ్రంథానికి జయమని పేరు. మరొక్కసారి నిర్వచనం తెలుసుకోవాలి. ఏ గ్రంథాన్ని మనం అనుష్ఠానం చేయడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల, ఉపాసించడం వల్ల ధర్మ అర్థ కామ మోక్షము నాలుగు లభిస్తాయో అది జయం. అంతేకాదు కటపయాది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా జయ అనేటప్పుడు 8-1 అనే సంఖ్య వస్తుంది. అంకానాం వామతోగతి అని లెక్క పెడితే అది 18 అవుతుంది. అందుకు 18 సంఖ్యాకముగా చెప్పబడ్డ గ్రంథానికి జయమని చెప్పాలి. మహాభారతం 18 పర్వాలతో ఉంది కనుక జయం. అదేవిధంగా పురాణములన్నిటికీ ఇది ప్రార్థనా శ్లోకంగా చెప్పబడుతూ ఉన్నది, అది జయం. అందుకు పురాణములు కూడా 18 సంఖ్యతో ఉన్నాయి. ఆ పురాణములు ఈ మహాభారతము కూడా మనకి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థాలను ఇస్తుంది కనుక జయం. అందుకు మహాభారతానికి నామాంతరము జయము. పైగా శ్రద్ధాసక్తులతో మహాభారతం వింటే నాస్తి వ్యాధి భయం తేషాం పరలోక భయంకుత. ఆదివ్యాధులు కూడా నశిస్తాయి దీనివల్ల. మొత్తానికి భారతం అంటే భారత వ్యపదేశేన హ్యామ్నాయార్థ ప్రపంచిత. భారతము ద్వారా వేదార్థము విస్తరింపబడింది అన్నారు. ఇక్కడ లోకంలో ప్రసిద్ధిగా ఇతిహాస పురాణము లక్షణం చెప్పే ఒక శ్లోకం ఉంది. కాస్త పండితులైన వాళ్ళందరికీ శ్లోకం తెలుసు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహరిష్యతి అని. ఈ శ్లోకము మహాభారతంలోదండి. ఇతిహాస పురాణముల ద్వారా వేదమే విస్తరించి చెప్పబడుతున్నది. అటువైపు వేద విజ్ఞానం పట్టుకుని ఇటు భారతం చూస్తే ఎక్కడెక్కడ ఏ వేద భాగము విస్తరించబడిందో చెప్పాలనేది పరిశోధన. అంత అద్భుతమైన అంశం. అందుకే ఇక్కడి శంతను చక్రవర్తి గాథలో కూడా అలాంటి వైదిక రహస్యములు దాగి ఉన్నాయి. దేవవ్రతుడు గంగాదేవి చేత పెంచబడి తిరిగి శంతను చక్రవర్తికి అప్పగించబడ్డాడు. అప్పుడు శంతను చక్రవర్తి చాలా ధన్యుణ్ణయని భావించాడు. ఆ భీష్మ పితామహుడికి యవ్వరాజ పట్టాభిషేకం కూడా జరిగినది. అలా ఉంటూ ఉండగా ఒకసారి శంతను చక్రవర్తి ఆ గంగాతీరంలో సంచరిస్తూ ఉండగా సత్యవతిని చూశాడు. సత్యవతి కథ మనకి నిన్ననే చెప్పుకున్నాం. వ్యాసునికి తల్లి, కానీ వ్యాసునికి తల్లి అయినా కన్యగానే ఉన్నది, అది మరిచిపోరాదు. ఇప్పుడు ఆమెకు వివాహ ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆమెను తాను స్వీకరించాలని నిర్ణయించుకుని సత్యవతి తండ్రి అయిన దాసరాజుని వెళ్ళి మాట్లాడితే ఆ దాసరాజు ఒక షరతు పెట్టేట, ఈమెకు కలిగే సంతానమే రాజు కావాలి అని. అప్పుడు శంతన చక్రవర్తి సాధ్యం కాదు, నా పుత్రుడున్నాడు, అతడు దేవవ్రతుడు, అతడే రాజు అవుతాడని చెప్పి తిరిగి వచ్చాడు. కానీ మానసికంగా వేదనలో ఉన్నాడు. ఎందుకంటే శంతన చక్రవర్తి ద్వారా ఒక అద్భుతమైన దేవకార్యం జరగబోతోంది కనుక ఇటువంటి ప్రేరణలు స్పందనలు జరుగుతాయి. మహాత్ముల ప్రవర్తనల వెనకాల దివ్యత్వం యొక్క ప్రేరణ ఉంటుంది, అది మర్చిపోరాదు మనం. నిన్న కూడా ఈ మాట చెప్పుకున్నాం. ఈ కథలో కూడా దీని సన్నివేశాన్ని స్మరణలో తెచ్చుకోవాలి. ఎప్పుడైతే శంతన చక్రవర్తి అటువంటి చింతలో ఉన్నాడో తన హృదయాన్ని బయటపెట్టలేదు. కానీ మహానుభావుడు దేవవ్రతుడు గమనించాడు, తండ్రి మీరు ఇవి అన్యమనస్కంగా ఉండడానికి, దిగులుగా ఉండడానికి కారణమేమిటి? శత్రుబాధల్లో పాలన చక్కగా జరుగుతోంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అంటే విషయాన్ని చెప్పలేదు శంతన చక్రవర్తి. శంతన చక్రవర్తితో పాటు వెళ్ళిన ఒక వృద్ధ మంత్రిని సంప్రదించాడు దేవవ్రతుడు. అప్పుడు విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తానే వెళ్ళి దాసరాజుని కలిశాడు. నీ కుమార్తెను నా తండ్రికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుకున్నాడు. అప్పుడు షరతు చెప్పాడు. నా షరతు ఏమిటంటే ఆమెకు కలిగిన సంతానమే రాజు కావాలి, ఎందుకంటే ఈమె నాచే పెంచబడిందే తప్ప ఈమె నా కూతురు కాదు. అతడు చెప్పడానికి కూడా కారణం ఉందండి, రాజ్యకాంక్ష కాదు, ఆమె సామాన్యురాలు కాదు, ఆమెకు మహాత్మురాలు, దివ్య జన్మ ఆమెది, అందుకే ఆమెకు కలిగినటువంటి సంతానమే రాజు కావాలి అనేటువంటి ఒక నియమం అని చెప్తే అందులో సందేహం లేదు, నేను ఏ రాజ్యాన్ని స్వీకరించను, ఆమెకు కలిగిన సంతానమే రాజు అవుతాడు అని దాసరాజు ముందు చెప్పాడు. చెప్పేటప్పుడు అనేక మంది రాజులు అక్కడ ఉన్నట్టండి సభలో దాసరాజుతో పాటు. అప్పటికి దాసరాజు సందేహిస్తూ ఒక మాట అంటాడు, నీ మేరకు నువ్వు నిజమే, కానీ జ్యేష్ఠపుత్రుడివేనే నీకు కలిగిన సంతానం మళ్ళీ రాజైతే అప్పుడు ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవవ్రతుడు శపథం పడుతున్నాడు. ఆ పడుతున్నప్పుడు ఎలా చెప్తున్నాడంటే, దేవతలందరూ వినండి, నేను శపథం పడుతున్నానన్నాడు. అంటే ఒక మాట అనేటప్పుడు దేవతలందరూ వింటూ ఉంటారు అక్కడ. అందుకే దాసరాజ నిబోధేదం వచనం మే నరుత్తమ ఋషయో వాధవా దేవ భూతాన్యంతర్హితాని చ. ఇక్కడున్న ఋషులు దేవతలు అంతర్హితులైన భూతములు. సరిగ్గా ఈ భూతాన్యంతర్హితాని చ అనే మాట మనకి రామాయణంలో కూడా కనబడుతుంది. ఇక్కడ భూతములు అంటే ఉన్న దివ్యశక్తులు, మామూలుగా మన కంటికి గోచరించిన దివ్యశక్తులు, దేవతలు, ఋషులు, వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నటువంటి మాటని వినాలి. యాని యానీహ శృణ్వంతం నాస్తి వక్తాహి మత్సమహ. నేను చెప్తున్న ఈ మాట పూర్తిగా సత్యము, దానికి వీళ్ళందరూ సాక్షులు, వీరు వింటున్నారు. ఇదం వచన మాధత్స్వ సత్యేన మమ జల్పతః. సత్యముతో నేను చెప్తున్న మాట, సత్యము అనగా వ్యర్థము కాని పలుకు, ఇది ప్రధానమైన అర్థం. అజ్య ప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యతి. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచార్య దీక్షను స్వీకరిస్తున్నాను. అపుత్రశాపి మేలోక భవిష్యంత్య క్షయాదివి. అయితే పుత్రులు లేకపోతే అక్షయలోకాలు రావుట, కానీ సత్యాన్ని పట్టుకున్న నాకు పుత్రులు లేకున్నా అక్షయలోకములు లభిస్తాయి. ఇది చాలా గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. అసలు నిజానికి వాళ్ళ తండ్రికి భీష్ముడు పుత్రుడుగా అంటే దేవవ్రతుడు పుష్పుడు పుత్రుడుగా రావడం వల్ల ఆయనకు అక్షయలోకాలు వచ్చేయటండి. గంగాదేవి స్వయంగా చెప్తుంది, అష్టవసువులు నీ ద్వారా నాలోకి ప్రవేశించారు, అష్టవసువుల జన్మకి నువ్వు కారణమయ్యావు గనక నీకు అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయని గంగాదేవి చెప్తుంది. మరి తన పుట్టుక చేతనే శంతన చక్రవర్తికి అక్షయలోకములు ఇచ్చిన దేవవ్రతునికి ఆయనకు అక్షయలోకాల విషయంలో సందేహం ఉన్నది? నహి జన్మ ప్రభుత్యుక్తం మమ కించిదిహానృతం. ఈ మాట గట్టిగా పట్టుకోవాల్సిందండి. పుట్టిన దగ్గర నుంచి నేను అసత్యమనేది పలకలేదు అన్నాడు. ఇది గొప్ప విషయం ఇక్కడ. అలాంటి మహాత్ములు ఆనాటి భారతీయ చక్రవర్తులు. అంతేకాదు, పరిత్యజామ్యహం రాజం మైథునం చాపి సర్వసహ. రాజ్యాన్ని, స్త్రీ సాంగత్యాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వరేత భవిష్యామి దాస సత్యం బ్రవీమితే. ఊర్ధ్వరేతస్కత్వం అంటే సామాన్యమైన విషయం కాదండి ఇక్కడ, అది యోగ దీక్షలో ఉన్న బ్రహ్మచారికి మాత్రమే సాధ్యం. అందుకని పెళ్లి కానంత మాత్రాన వాడు బ్రహ్మచారి ఊర్ధ్వరేతస్కుడు అయిపోడు, మహాతపస్వి యోగి అయిన వాడు ఆ స్థితికి వెళ్ళగలడు. అందుకని నేను ఒక తపోదీక్షలో ఊర్ధ్వరేతస్కుడుగా ఉంటాను అనే మాట చెప్పాడు. అయితే ఇక్కడ అజ్య ప్రభృతి ఇవాటి నుంచి బ్రహ్మచర్యం స్వీకరిస్తున్నాను అనే మాటకు అర్థం భీష్ముడికి పెళ్ళైనట్ట కానట్ట. అనేక మంది విభిన్న అభిప్రాయాలు చెప్పారు పండితులు. భారతంలో వ్యాసుడు మాత్రం మౌనంగా ఉన్నాడు, పెళ్ళి అయ్యిందిని చెప్పలేదు, పెళ్లి కాలేదని చెప్పలేదు. కానీ చిట్ట చివరికి కృష్ణ పరమాత్మతో ఒక మాట అంటాడు, ఆలుబిడ్డలు లేనివాడా అంటాడు ఇక్కడ. కానీ పెళ్లి కాలేదని చెప్పవచ్చు. కానీ కొందరు ఏం చెప్పారంటే, ఈయనకి వివాహమైంది కానీ అప్పటికి ఇంకా సంతానం కాలేదు, ఈ ప్రతిజ్ఞ తర్వాత తన భార్య కేవలం ధర్మమునకు మాత్రమే తప్ప సంతానముకే ఆ భార్యను ఆయన ఏనాడు చూడలేదు అనే విషయాన్ని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. ఎందుకంటే ధర్మ ప్రజ ఈ రెండింటి కోసం వివాహంట. అంటే తన యొక్క ధర్మము అగ్నిహోత్రము మొదలైనవి చేయడానికి ధర్మపత్ని ఉండాలి, సంతానార్థమే ధర్మపత్ని ఉండాలి. ఇప్పటి నుంచి నా ధర్మపత్ని కేవలం ధర్మము కోసమే మాత్రమే తప్ప సంతానం కోసం కాదు అని భార్య ఉండి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాడని కొందరు పండితులు వ్యాఖ్యానించారు. ఇది ఒక అభిప్రాయం ఉందని చెప్పడమే ఇక్కడ అభిప్రాయం తప్ప ఈయన బ్రహ్మచర్య దీక్ష ఎలా తీసుకున్నా గొప్పదే. ఎప్పుడైతే ప్రతిజ్ఞ పట్టాడో దేవతలు కుసుమ వృష్టి కురిపించేట. సత్యము ధర్మము చూస్తే దేవతలు స్పందిస్తారండి, దేవతలు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, తెలుసుకోవాలి. అందుకే మనం ధర్మం యందు సత్యమందు నిలబడితే ఎవరి కోసం ఉండాలయ్యా అంటే మన కోసం మనం ధర్మం ముందు నిలబడాలి. అప్పుడు దేవతలు సంతోషిస్తారు, వాళ్ళు అనుగ్రహిస్తారు, కుసుమృష్టి కురిపించారు. అప్పుడు ఆ దేవతల మాట మేరకు ఆనాటి నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు, పట్టుదల గలవాడై. అందుకు దేవవ్రతునికి పేరు భీష్ముడని ఆ ప్రతిజ్ఞ వల్ల వచ్చినది. చెప్పిన ప్రకారంగా సత్యవతిని, అమ్మ నువ్వు వచ్చి మా తండ్రి గారిని స్వీకరించుని తాను రథం మీద తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించాడు. ఈమె ఉత్తమమైన క్షత్రియ కన్య అని తెలుసుకున్నవాడై అప్పుడు సంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా శంతను చక్రవర్తి సత్యవతిని వివాహమాడాడు. వారికి సంతానంగా కలిగినటువంటి వారు ఇద్దరు, ప్రధానంగా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని సంతానము కలిగారు. కలిగిన కొంతకాలానికి శంతను చక్రవర్తి కాలధర్మం చెందారు. చిత్రాంగదుడు మహాబలపరాక్రమ సంపన్నుడే గాని తనను మించిన బలపరాక్రమ సంపన్నులు లేరు అనే భావన ఉండేవాడు. ఆయన చిత్రాంగదుడిని పేరు కలిగిన మరో గంధర్వుడి చేతిలో మరణించాడు. ఇంకా విచిత్ర వీరుడు ఉన్నాడు. ఆ విచిత్ర వీరుడిని రాజుగా పెట్టి భీష్ముని వారు విచిత్ర వీరుడికి వివాహం చేయడానికి కాశీరాజు పుత్రికలైనటువంటి అంబా, అంబిక, అంబాలిక వారి ముగ్గురిని తీసుకురావడం. అందులో అంబ అప్పటికే అన్యుని వలచి ఉన్నది గనక ఆమెను తిరిగి పంపించవేయడం జరిగింది. ఆ తల్లి కథ మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. అంబిక, అంబాలికలతో విచిత్ర వీరునికి వివాహం జరిగినది. అక్కడి నుంచి విచిత్ర వీర్యుడు తన భార్యలతో వివిధములైన భోగములు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి కొంతకాలానికి క్షయవ్యాధి సంక్రమించి మరణించాడు. ఇక్కడ చెప్పడం భోగసేవనం కూడా మితిమించి చేశాడు అని ఒక మాట కనబడుతుంది. తర్వాత పాండురాజు కూడా గుర్తు తెచ్చుకుంటాడు గనక అనుకోవలసినదే. మొత్తానికి విచిత్ర వీరుడు మరణించాడు. ఆ సమయంలో అరాచక పరిస్థితి కనిపిస్తున్నది. అంటే సరైన పాలకుడు ఇప్పుడు కావాలి, ఆ వంశము కొనసాగాలి. ఇంతవరకు కొనసాగినటువంటి దివ్య వంశం ఏదైతే ఉందో క్షత్రియ వంశం, అది కొనసాగాలి. ఇది ఒక ధార్మికమైనటువంటి సమస్య. అది పరిష్కరించడానికి బ్రతికి ఉన్న సత్యవతి ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు చేయవలసిందేమిటి? దానికి ఆలోచన ఎవరితో చేస్తుంది? భీష్మునితో మాట్లాడుతున్నది. ఇప్పుడు చేయవలసిన ధర్మము, నువ్వు ఇప్పుడు వివాహము చేసుకుని లేదా నీ భార్య ద్వారా సత్సంతానాన్ని పొంది వంశవృద్ధి చెయ్యాలి అంటే గొప్ప మాట అంటాడు ఇక్కడ. ఇంద్రుడి పరాక్రమం తగ్గవచ్చు, యముడి ధర్మము తగ్గవచ్చు, కానీ నేను మాత్రం సత్యాన్ని తప్పను అని చెప్పాడు ఇక్కడ. ఇది చాలా, యముడి విషయంలో చెప్పేటప్పుడు ధర్మ ధర్మరాట్ అనే శబ్దములు వాడాడు. ఇది తర్వాత విషయానికి పనికొస్తాయి. ఎందుకు చెప్పామనేది అప్పుడు తెలుసుకోవచ్చు. ధర్మరాట్ అయినటువంటి యముడికి ధర్మం ఎప్పుడూ తప్పడైనా, ఆయన ధర్మం తప్పినా తప్పుతాడేమో కానీ నేను సత్యం తప్పనని చెప్పాడు. ఇది నేను చేసిన ప్రతిజ్ఞ. శపథం చేసినప్పుడు ఎలా చేశాడు అది గుర్తుపెట్టుకున్నాడు. అందుకు నేను సత్యం తప్పలేను, వంశవృద్ధి జరగాలి. దానికి ధర్మం అనేక రకాలుగా చెప్తుంది. సహజంగా ధర్మాన్ని సాధించలేకపోతే ఆపద్ధర్మమును మరుకుతున్నది. అందుకు సహజ ధర్మం, ఆపద్ధర్మం. ఈ ఆపద్ధర్మాన్ని ఆశ్రయించి వంశవృద్ధి జరగాలి గనక తల్లి, ఎవరైనా యోగ్యుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, తేజస్వి అయినటువంటి విప్రుని నియోగించి అంబిక ద్వారా, అంబాలిక ద్వారా సత్సంతానాన్ని పొందవచ్చు అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏది అంటే ఇక్కడ చెప్తున్న అంశం ప్రధానంగా నియోగ ధర్మము అనొక ధర్మం ఉన్నది. ఈ ధర్మము ఆనాటి ధర్మశాస్త్రం యందు చెప్పబడుతున్నది. మహాభారతం కానీ, రామాయణం కానీ, పురాణాలు కానీ మాట్లాడేటప్పుడు ధర్మ సూక్ష్మాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో అప్పుడు గ్రంథాల గురించి మాట్లాడడం కాదు, అప్పటి కాలంలో ఉన్నటువంటి ధర్మములు కూడా. అందుకే ద్వాపర యుగం, కలియుగం వీటిల్లో చాలా సామాన్య ధర్మాలు ఉంటాయి, కొన్ని యుగాన్ని అనుసరించి విశేష ధర్మాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ అంశాలు వచ్చినప్పటికే చాలామంది అనేక రకాల సందేహాలు చెప్తూ ఉంటారు. కానీ భీష్ముడు కానీ, పాండవులు కానీ, ఎక్కడ ఇసుమంత కూడా ధర్మము తప్పలేదని భావం మనం దృఢంగా పెట్టుకుని భారతం చదివితే స్థూలంగా అధర్మం అనిపించేది సూక్ష్మంగా ఆలోచిస్తే ధర్మసమ్మతం అని తేలుతుంది. అందుకే ధర్మ సూక్ష్మం అని ఒక మాట ఉన్నదండి. చాలామంది ధర్మసూక్ష్మం ధర్మసూక్ష్మం అంటారు, కానీ ముందు ధర్మసూక్ష్మం ఎందుకంటారో తెలియాలి. మహాత్ములు చేసిన ధర్మములు స్థూలంగా ఆలోచించే వారికి అధర్మంగా కనిపించవచ్చు, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే పూర్ణంగా ధర్మసమ్మతములు. అది ధర్మసూక్ష్మం అనే మాట. బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ ధనే నోపనిమంత్రియతాం విచిత్ర వీర్య క్షేత్రేషు ఎస్ సముత్పాదయేత్ ప్రజా. గుణవంతుడైన ఒక మహాత్ముడైన బ్రాహ్మణుని ధనము ఇచ్చి అతడి ద్వారా విచిత్ర వీర్య క్షేత్రమునందు, విచిత్ర వీర్యుని క్షేత్రము అంటే అంబిక, అంబాలిక వారి ద్వారా సంతానాన్ని పొందితే అది విచిత్ర వీరి సంతానం కిందనే ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. కావున నియతాత్ము జగత్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు బడయంగా వలయు వాడు సంతతిగావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. ఈ మాట చెప్తే సత్యవతి కొంచెం మౌనం వహించి భీష్మునితో ఒక మాట చెప్తున్నది. నువ్వేమి అనుకోనంటే నీకు ఒక మాట చెప్తాను, నాకు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పరాశర మహర్షి ద్వారా నాకు కలిగినటువంటి పుత్రుడు, అతడు వ్యాస భగవానుడు. తం స్మరిష్యే మహాబాహో యది భీష్మత్వమిచ్చసి, భీష్ముడా నువ్వు అంగీకరిస్తే నేను స్మరిస్తాను, నేను స్మరిస్తే ఆయన వస్తానని మాట ఇచ్చాడు. తవ క్షణముతే భీష్మ నియతం స మహాతపాహ విచిత్ర వీర్య క్షేత్రేషు పుత్రాన్ ఉత్పాదయిష్యతి, నువ్వు అనుమతిస్తే ఆ వ్యాసుని ద్వారా విచిత్ర వీర్యుని యొక్క క్షేత్రమునందు పుత్రులను ఉత్పాదన చేయాలి అని అంటే వెంటనే సంతోషించి, అమ్మ అంతకంటే గొప్ప ధర్మమైన మాట ఇంకేమిటి, నీకు ధర్మములన్నీ తెలిసిన దానము నువ్వు. తదిదం ధర్మయుక్తంచ హితంచైవ కులస్య నహ ఉక్తం భవత్యాయత్రేయస్తన్మహ్యం రోచతే భృశం. వెంటనే భీష్ముడు అంటున్నాడు, ధర్మయుక్తమైనది మన వంశానికి హితమైనటువంటి మాట నువ్వు చెప్పు, అది తప్పకుండా అవశ్యము చేయవలసినదే అనగానే వ్యాసుని స్మరించిందిట తల్లి సత్యవతి. వ్యాసుడు సజ్జోగర్భంగా జనించి స్మరించగానే వస్తాను వెళ్ళిపోయాడు, గుర్తున్నది కదా, ఆయన వచ్చాడు. ఒక విధంగా చూస్తే విచిత్ర వీరుడికి వ్యాసుడు సోదరుడే, తల్లి తరపు నుంచి భీష్ముడు తండ్రి తరపు నుంచి ఏ విధంగా సోదరుడయ్యాడు, అదేవిధంగా వ్యాసుడు కూడా సోదరుడయ్యాడు. సవేదాన్ విబ్రువన్ ధీమాన్ మాతుర్విజ్ఞాయ చింతితం ప్రాదుర్బభూవ అవిదిత క్షణేన కురునందన. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి, ఎందుకంటే మనం అనేక రకాలైన భావజాలాలతో దూషితమైన చిత్తాలతో ఉన్నాం. అందుకే మహాత్ముల యొక్క వృత్తాంతాలు వచ్చినప్పుడు లౌకికమైన దృష్టితో వెంటనే అటు చూడడం మొదలు పెడతాం, కానీ అక్కడ వచ్చినవాడు వ్యాస భగవానుడు, అది మర్చిపోరాదు. సాక్షాన్ నారాయణ అంశస్వరూపుడు ఆయన, సజ్జోగర్భముగా ఉత్పన్నమైన దివ్య పురుషుడు మహర్షి. స్మరిస్తే క్షణంలో వచ్చాడంటేనే ఆయన ఎటువంటి వాడో తెలియాలి. ఇక్కడ స్మరిస్తే క్షణంలో వచ్చాడు, ఆ వచ్చినటువంటి మహానుభావుణ్ణి. పైగా వస్తూ ఎలా ఉన్నాడంటే వేదాన్ విబ్రువన్, ఆయన నోట వేదము వల్లవేయబడుతుందట, వేదమూర్తి వేదము వల్లవేస్తూ వస్తాడు. అప్పుడు ఒక్కసారి తన పుత్రుణ్ణి చాలా కాలం తర్వాత చూసినటువంటి సత్యవతికి ఆనంద బాష్పములు జాలువారి వాత్సల్య భావంతో చేరదీసింది వ్యాస భగవాన్ని. భవతా యదభిప్రేతం తదహుం కర్తుమాగత, అమ్మా నువ్వు ఏది కోరుకున్నావో అది నెరవేర్చడానికి నేను వచ్చాను. సాధిమాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవ. ఇక్కడ సంబోధనలు బట్టి అర్థం చేసుకోవాలండి, ధర్మతత్వజ్ఞే ధర్మము యొక్క యథార్థ స్వరూపము తెలిసిన ఓ తల్లి నువ్వు ఏది చెప్తే అది చేస్తానన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏదో వంశం నిలబడ్డం కోసం కోరుకున్న కోరిక కాదు, ఒక ధర్మతత్వము తెలిసి వంశాన్ని విస్తరింపజేయవలసిన ధర్మం ఉంది గనక ఆ తల్లి కోరుకుంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా వ్యాసభగవానుడు చెప్పాడో అప్పుడు సత్యవతి తన హృదయంలో ఉన్న మాటను చెప్పింది. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, వ్యర్థం ధర్మం వ్యర్థ ధర్మం సత్యవతి పరంచ అపరమేవచ. నీకు ధర్మములు బాగా తెలుసమ్మా, ధర్మం రెండు విధాలుగా ఉంటుంది, పరంచ అపరమేవచ, పరధర్మము అపరధర్మము. అపరధర్మం అంటే ప్రవృత్తి ధర్మము, పరధర్మం అంటే మోక్షధర్మము. ఈ ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మములు నీకు తెలిసిన దానవు. అందుకే తస్మాదహం త్వన్నియోగాత్ ధర్మముద్దిశ్య కారణం ఈప్సితం తే కరిష్యామి దృష్టం ఏ తత్ సనాతనం. ధర్మానికై కట్టుబడి ఆ ధర్మబద్ధమైన కారణం కోసమే నువ్వు చెప్పిన ఈప్సితాన్ని నేను నెరవేర్చుతాను. ఆ విచిత్ర వీరుని క్షేత్రముల ద్వారా మిత్రావరణయోస్సమాన్ భ్రాతు పుత్రాన్ ప్రదస్యామి, నా తమ్ముడి భార్యలకు లేదా నా తమ్మునికి నేను మిత్రావరణులతో సమానమైనటువంటి పుత్రుల్ని ఇస్తాను. అయితే ఇది జరగాలి అంటే వారి ఇరుభయుల్ని కూడా ఒక సంవత్సర కాలం వ్రతం చెయ్యమను అని చెప్పాడు. ఎందుకంటే నా యొక్క నిజమైన తేజస్వరూపాన్ని సమీపించాలన్నా స్వీకరించాలి అన్నా వాళ్ళు పవిత్రులు కావాలి, అందుకు వాళ్ళు వ్రతాన్ని స్వీకరించాలి. వ్రతం చరేతాం తే దేవ్యౌ నిర్దిష్టమిహయన్మయ సంవత్సరం యథాన్యాయం తతశుద్ధే భవిష్యత నహిమామవ్రతోపేత హ్యుపేయాత్ కచిదంగన. వ్రతము చేయని స్త్రీ నన్ను సమీపించలేదు. ఇది గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. అంటే వ్యాస భగవాన్ యొక్క దివ్యత్వాన్ని గ్రహించగలగాలి అంటే ఆ స్త్రీకి ఒక వ్రత నియమం ఉండాలట. అప్పుడు వెంటనే సంవత్సరం కాలం వరకు ఉపేక్షించడం తగనది. ఎందుకంటే నీ ద్వారా ఇప్పుడు సజ్జోగర్భములుగానే కలగాలి గనక ఏది పుత్ర ప్రదాతవ్యో తొందరగా కాలికహ వెంటనే సంతానం కలగాలి గనక వ్రతం వరకు నియమం పెట్టకయ్యా అని అన్నదిట సత్యవతి. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, ఏది పుత్ర ప్రదాతవ్యో మయా భ్రాతుర కాలికహ, ఇప్పుడే నీకు పుత్రుడు కావాలి అనే మాట నువ్వు అన్నట్లయితే విరూపతాం మే సహతాం తయోరే తత్పరం వ్రతం. చాలా ముఖ్యమైన అంశం, ఈ పదములు చాలా తెలియక మహాత్ముని యొక్క వృత్తాంతములు తెలియక ఎవడికి తోచినట్టు వాడు కల్పనలు చేసి వాళ్ళు భారతం మీద మరో గ్రంథములు రచించడం మొదలుపెట్టారు. అవి మనకు నవలలుగా బయట వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వాటికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడానికి, ఎవడైతే సనాతన ధర్మాన్ని అవమానిస్తాడో, పురాతనమైన గ్రంథాలని అవహేళన చేస్తాడో వాడికి బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే భారతీయ ప్రభుత్వాలు మనం చెప్పుకున్నాం గతంలో. ఆ గ్రంథాల్లో ఈ వృత్తాంతాన్ని చాలా నీచంగా చిత్రించారు. అవి మనకు అలవాటైపోయాయి. అందుకే ఇక్కడ ఒక్కొక్క శబ్దం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సంవత్సర కాలం వాళ్ళు వ్రతంగానే సరిగ్గా చేయగలిగితే నా దివ్యమైనటువంటి అసలు తత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలరు, అప్పుడు స్వీకరించగలరు. ఇప్పటికిప్పుడేగా అయితే మరొక వ్రతం ఉన్నది, అది నేను వికృత రూపముతో ఉన్నప్పుడే అది వాళ్ళు సహించగలగాలి. అలాగైతే నేను తప్పకుండా వారికి ఇప్పుడు సంతానాన్ని ఇవ్వగలను. ఆ మాట చాలా జాగ్రత్తగా మరొక్కసారి ఆ సంస్కృత శబ్దాన్ని విందాం. విరూపతాం మే సహతాం తయోరేతత్ పరం వ్రతం. ఇది వాళ్ళకి పరం వ్రతం. ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకంటే ఎది మే సహతే గంధం రూపం వేషం తథా వపుహు. నా యొక్క శరీరము, దీన్ని వచ్చేటువంటి గంధము, ఇవన్నీ కూడా భరించాలి సుమాన్నాడు. అంటే ఎప్పుడు వ్యాసులు వారు అటువంటి శరీరంతో ఉంటారు అని కాదు. ఇక్కడ మహాత్ములకి దేహాభిమానం లేదు, వాళ్ళు ఏ దేహంతోనైనా ఉండగలరు. కానీ ఇప్పుడు వాళ్ళకి పరంవ్రతం ఏంటంటే, నేను అటువంటి దేహముతో వికృత రూపముతో వచ్చినప్పుడు కూడా నన్ను సహించగలిగితే అది వారికి వ్రతము. అది అంగీకరించకపోతే సంవత్సరం పాటు వ్రతాన్ని ఆచరించగలిగితే నా అసలు తేజస్వరూపాన్ని దర్శించి గ్రహించగలరు. ఇది ఆ మాటలోని మెలిక తెలుసుకోవాలి. అయితే ఆ తల్లి తొందరగానే గర్భం కావాలని భావన చేస్తోంది కనుక నువ్వు చెప్పిన మాట చెప్తాం, అది ఇప్పుడే జరగాలి అని చెప్పడంతో, సరే నేను సిద్ధంగా ఉంటాను, ఆమెను శుద్ధ స్నానం చేసి ఉండమని చెప్పు అని ప్రస్తావన చేయగానే ఆ విధంగా మొట్టమొదట అంబిక సిద్ధమై ఉన్నది. వ్యాసదేవుడు చెట్ట ఆయన యొక్క స్వరూపాన్ని చూసింది. తస్య కృష్ణస్య కపిలా జటాదీప్తేవ లోచనే బభ్రూణి చైవ శ్మశ్రూణి దృష్ట్వా దేవి న్యమీలయత్. ఆ మహర్షి యొక్క శరీరము నల్లని దేహంతో ఎర్రని జడలతో గడ్డము మీసములతో ఇవన్నీ ఉంటూ ఉంటే ఒక్కసారి భయం కలిగింది ఆమెకి. కానీ మారు మాట్లాడలేక ఆమె కేవలం కళ్ళు మూసుకున్నది ఆ సమయంలో. తర్వాత వెలికి వచ్చినటువంటి వ్యాసుడు ఒక్క మాట చెప్తున్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ప్రకారంగా అంబిక యందు సత్పుత్ర సంతానం కలుగుతుంది, కానీ నిశమ్యత ద్వచో మాతు వ్యాస సత్యవతీ సుత ప్రోవాచ అతీంద్రియ జ్ఞాన. ఇక్కడ ఈ మాటలు చాలా జాగ్రత్త విషయం పట్టుకోవాలి. అతీంద్రియ జ్ఞానము కలిగినటువంటి వ్యాసదేవుడు, నాగాయుత సహస్రాణో విద్వాన్ రాజశ్రీ సత్తమహ. ఇప్పుడు అంబిక కలిగే సంతానం ఎలా ఉంటుందంటే, 10,000 ఏనుగులు బలం కలిగినవాడు, విద్వాంసుడు, రాజర్షి అయినటువంటి మహానుభావుడు, మహాబుద్ధి కలుగుతాడు అతడికి. తస్య చాపి 100 పుత్ర భవిష్యంతి మహాత్మన. అతనికి 100 మంది సంతానం కలుగుతారు. కానీ కింతు మాతుస్స వైగుణ్య అంధ ఏవ భవిష్యతి. ఇక్కడ మాతుస్స వైగుణ్య అంటే తల్లి దోషము చేత ఆ పుట్టేవాడు గుడ్డివాడవుతాడు అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి భారతీయ సంస్కృతిలో ఎన్ని రకాల విజ్ఞానాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ కోణంలో పరిశీలించితే ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. కానీ ఒకనొక విజ్ఞాన శాస్త్రవేత్త దీనిని విజ్ఞానపరంగా చక్కగా అన్వయించాడండి. ఎందుకంటే సంతానార్థులైనప్పుడు ఆ తల్లిదండ్రుల భావజాలములు, వాళ్ళ స్థితి కూడా సంతానం మీద కనబడుతుంది ఆ సమయంలో. అది చాలా ముఖ్యమైనది. అందుకు ఆ సమయంలో ఆమె భయచకితయ్యి నేత్రములు మూసుకున్న కారణంగా కలిగే సంతానం కూడా అంధమైన సంతానం కలుగుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో కొంచెం భయస్థురాలైంది ఆ తల్లి సత్యవతి. ఆడ తర్వాత అంబాలిక. అంబాలిక వద్దకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆయన రూపాన్ని చూడగానే ఆవిడ వెళ్ళబోయింది, ఏంటంటే తెల్లబోయింది వ్యాసుని రూపాన్ని చూసి. అప్పుడు అంబాలిక యందు కూడా తన యొక్క తేజస్సు నిక్షిప్తం చేసినటువంటి వ్యాసదేవుడు వెలికి వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఇది, జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట ఇది. ఋషిం దృష్ట్వాచ సాపితం వివర్ణ పాండు సంకాశ సమపద్యత భారత. పాండు సంకాశ పదాలు జాగ్రత్తగా వినాలండి, లేకపోతే కొన్నాళ్ల నుంచి ఒక అసత్యపు మాట మనలో ప్రచారంలో ఉంది, అదే నిజమనుకుంటూ ఉంటాం. వ్యాసభారతం స్పష్టంగా చెప్తోంది ఇక్కడ, తెలుసుకోవాల్సింది ఇక్కడ. వివర్ణ పాండు సంకాశ వివర్ణ, ఆమె శరీరం వివర్ణమై తెల్లబోయింది ఒక్కసారి. తాం భీతాం పాండు సంకాశాం విషణ్ణాం ప్రేక్ష. భయము చేత తెల్లబోయినటువంటి ఆమె విషయాన్ని గ్రహించినటువంటి వ్యాసదేవుడు, ఈమె ఈ విధంగా ఉన్న స్థితిలో నన్ను స్వీకరించింది కనుక తస్మాదేశ సుతస్తేవై పాండురేవ భవిష్యతి. ఈమె కలిగే సంతానము పాండువర్ణము కల దేహముతో వస్తుంది. అంతేగాని పాండు రోగం కాదండి, తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ పుట్టినవాడు పాండు రోగంతో వచ్చాడని. పాండు రోగం అనే శబ్దం ఎక్కడే లేదు, ఏ రోగం పుట్టినవాడో కల్పించాడు తప్ప. భారతంలో మాత్రం పాండు రోగం ఉంటే అతడు కూడా పాలనకి అర్హుడు కాడు. ఎందువల్ల ఈ విధంగా తల్లి అడిగిందనే తెలుసుకోవాలి కదా. మొదట అంధుడు కలగ్గానే అంధుడైన వాడు అప్పటికున్న శిక్షాస్మృతి ప్రకారంగా రాజధర్మ ప్రకారంగా పాలనకు అర్హత లేదు అంధుడికి. ఆ కారణం చేత రాజ్యార్హత కోసమని మరొక సంతానం కోసం అర్థిస్తే అప్పుడు అంబాలికి కలిగినటువంటి వాడు పాండు, పాండురాజు. కేవలం శరీర వర్ణము పాండుత్వమే తప్ప అతడు పాండు రోగి కాడు తెలుసుకోవాలి. అందుకే పదములు వ్యాసుడు ఎక్కడ ఇసుమంత కూడా బెసగనివ్వడండి. మనం జాగ్రత్తగా శ్రద్ధగా చదవడంలో లోపమే తప్ప వ్యాసుడు చాలా పటిష్టంగా ఒక్కొక్క పదాన్ని పెడతాడు. మనం కథా సన్నివేశం ప్రాధాన్యంగా వెళ్ళిపోతాం కానీ అక్షరాల మీద దృష్టి పెట్టాం, పెడితే స్పష్టమవుతుంది ఇక్కడ. అందుకు ఆ తల్లి విషయంలో ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే కేవలం పాండురేవ భవిష్యతి. ఈ మాట చాలా ముఖ్యమైన విషయం. అందుకే యస్మాత్ పాండుత్వమాపన్నా విరూపం ప్రేక్షమామిహ తస్మాదేశ సుతస్తేవై పాండురేవ భవిష్యతి. ఇది మాట చెప్పాడు. సరిగ్గా దీనికి అనువాదం చేసిన మన నన్నయ్య గారు కూడా చాలా చక్కగా విశేషంగానే అనువాదం చేశారండి ఇక్కడ. అం మునివరుండు అంబాలిక కడకం జనిన అదియుం తన వేషణమునకు వెరచి వెల్లనయ్యున్న అక్కోమలికిం పుత్రదానంబు చేసి ఆ అంబాలిక యందు మహాబల పరాక్రమ గుణవంతుడు వంశకరుండునకు పుత్రుండు పుట్టు వాడును మాతృదోషమున పాండు దేహుండగునని చెప్పే అన్నాడు ఇక్కడ. పాండు దేహుడు అన్నారు ఇక్కడ. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే పాండురాజు యొక్క శరీరము చాలా అద్భుతమైన శరీరము, మహాసుందరంగా ఉంది అని కూడా శాస్త్రంలో వర్ణన మనకు కనబడుతుంది పాండురాజు గురించి. ముఖ్యంగా తర్వాత కుంతి స్వయంవర ఘట్టంలో కూడా పాండురాజుని స్వయంవరంలో వలచి పెళ్ళాడిందండి కుంతీదేవి. అప్పుడు పాండు శరీరం ఎలా ఉన్నది అంటే దదర్శ రాజశార్దూలం పాండుం భరత సత్తమం సింహదర్పం మహోరస్కం వృషభాక్షం మహాబలం అని వర్ణిస్తాడు వ్యాసదేవుడు. దీన్ని బట్టి పాండురాజు చక్కని దేహము కలవాడే కానీ రోగి కాడు. ఇది ముందు మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ రోగి అయితే ఆయనకు కూడా అర్హత ఉండేది కాదేమో. ఇది ముందు మనలో ఉన్న కొన్ని అపోహలు తొలగించడం. ఇక అటు తర్వాత మళ్ళీ అర్థించిందిట, కాదయ్యా మరొక్క పుత్ర సంతానం కావాలని. నిజంగా వంశం వృద్ధి జరగాలి, రాజ్యార్హత కావాలి అంటే ఇంత ప్రయత్నం అవసరమా? మొదట జరిగింది చాలు కదా అంటే వాడికి రాజ్యార్హత లేదు కనుక రెండవది. పోనీ రెండో వాడు వచ్చారు కదా, ఆగచ్చు కదా. మళ్ళీ అడిగింది అంటే కొంతమంది ఏ వ్యాఖ్యానించారంటే పాండు రోగి గనక రాజ్యార్హత కోసం మరొకరిని అడిగింది అని. గను అందుకు కాదు, ఇక్కడ చాలా చక్కటి కారణం చెప్తున్నారు ఇక్కడ. ఈ అంబికకు ప్రథమ పుత్రుండు అంధుండయ్యే ఇంకనొక్క కొడుకు రూపవంతం బడయుమనినా. ఈ అంబికకు మొదట పుట్టినవాడు అంధుడయ్యాడు గనక రూపవంతుడైన మరొక పుత్రుడు ఆమె కలిగితే బాగుంటుంది, ఇది అన్నది సత్యవతి. సరేనమ్మా అని ఎప్పుడైతే చెప్పాడో ఆమెను సిద్ధంగా ఉండమని చెప్పాడు వ్యాసదేవుడు. కానీ భయచకితే అయినటువంటి అంబిక చేసిన పని ఏమిటి అంటే తాను ఉండవలసిన స్థానంలో తన దాసిని కూర్చోబెట్టింది ఆమె ఇక్కడ. ఆమెకు చక్కగా అలంకారములన్నీ చేసినది. వ్యాసదేవుడు దాసి అని తెలిసినప్పటికీ కూడా తాను మాత్రం పుత్రదానం చేశాడు ఇక్కడ. ఇది కూడా తెలుసుకోవాల్సింది. దాసి అని తెలిసి కూడా పుత్రదానం ఎందుకు చేశారండి? పోనీ తెలియక ఏదైనా పొరపాటు పడ్డాడా అంటే వ్యాసుడు పొరపాటు పడతాడా? ఇది గ్రహించవలసింది. ఎందుకంటే వ్యాసుని యందు ఉన్నటువంటి తేజమెవరు అంటే ఆ దాసి గర్భములో జనించవలసినటువంటి యముని యొక్క తేజస్సు వ్యాసులలో ఉంది. అది ఇక్కడ అది గ్రహించాడు. అందుకే ఆయన్ని ఎవ్వరూ వ్యాసుని ఏమార్చలేరు. బయటకు వచ్చి ఒకటే అంటున్నాడు, కృష్ణద్వైపాయనోప్యేతత్ సత్యవచ్చే న్యవేదయత్ ప్రళంభమాత్మనశ్చైవ శూద్రాయ పుత్ర జన్మచ. ఆ దాసియందు కలగబోయే పుత్రుడు సామాన్యుడు కాడు, అతడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఉదయిస్తున్నాడు. అల్పేపరాధేపి మహాన్ మమ దండస్త్వయాదృత. పుట్టేవాడు ఎవడయ్యా అంటే ఆయన విదురుడు. ఈ విదురుడు ఎవరు అంటే దీనికి కథ చెప్తున్నారు, అణిమాండవ్యుడు అనేటువంటి ఒక మహర్షి మహాతపోనిష్ఠత ఉన్నప్పుడు కొందరు దొంగలు రాజు వద్ద చౌర్యం చేసి వస్తూ ఉండగా ఈ మాండవ్యుడు తపస్సు చేసిన చోట ధనాన్ని పారవేసారు. అప్పుడు ఈ మాండవ్యుడే దోషి అని అతడు ఒక శిక్ష విధించాట, శూలముపై కూర్చోబెట్టండి ఆయన్ని. దాన్ని భరించాడు మాండవ్యుడు. కానీ మహాత్మునికి శిక్ష విధించినప్పుడు దాని యొక్క విపరీత పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. దాన్ని బట్టి రాజ్యంలో కొన్ని అపశకునాలు గోచరించాయి. కొందరు మహర్షులు వెళ్ళి రాజుకు చీవాట్లు పెట్టారట. అది తెలుసుకుని రాజు తెలియక చేశాను మన్నించవయ్యా అని ఆయన్ని ప్రార్థన చేసి విడిచిపెట్టాడు. కానీ ఆయన మాత్రం ఏమనలేదండి, చెప్పించగలిగిన సమర్థుడయ్యి అని. ఏమనుకున్నాడంటే ఏదో ఒక దోషం చేయకపోతే నాకు శిక్ష వస్తుందా, ఇది అనుభవిద్దామని అనుభవించాడు మహానుభావుడు. చూడండి మహర్షుల వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో. అప్పుడు ఆ మాండవ్యుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వు నాకెందుకు అటువంటి శిక్ష విధించావు అని అడిగాడు. శిక్ష ఇక్కడ విధించాలన్నా మరో లోకంలో విధించాలన్నా దానికి అర్హుడు ఒక్కడే అండి ధర్మరాట్. ధర్మరాట్ అంటే ఒక్కడే యముడు, ఆయనే ధర్మరాట్. ఆ ధర్మరాట్ అయిన వాడే వారి వారి కర్మలకు అనుగుణంగా శిక్షలు విధించడం మొదలైనవి చేస్తాడు. నాకెందుకు ఈ విధంగా చేసావంటే నువ్వు బాల్యంలో పక్షుల్ని తూనీగల్ని వీటన్నిటి కూడా గుచ్చి వినోదించావు గనక ఆ దోషం చేత నీకు ఈ విధంగా సంప్రాప్తించిందయ్యా అంటే ఒక ధర్మసూక్ష్మాన్ని చెప్తాడు మాండవ్యుడు. 14 ఏళ్లకి లోపల చేసినటువంటి పాపం వర్తించదురు జీవుడికి, ఎందుకంటే వాళ్ళు తెలియని తనం అనేది ఒకటి ఉంటుంది కనుక దోషం వర్తించదు. కానీ ఆ సమయంలో చేసిన దానికి నువ్వు ఇప్పుడు నాకు శిక్ష విధించావు గనక ఈ ఒక్క దోషం చేత నువ్వు మానవ జన్మ ఎత్తక తప్పదయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఆ ఒక్క మాట చేత మానవ జన్మ అది దాసీ గర్భమునందు నువ్వు పుట్టాలి ఇది చెప్పాడు. అలాగ మహర్షి చెప్పిన మాటకు గాను అప్పుడు దిగివచ్చేట యమరాట్. ఆ యమరాట్ తేజస్సు వ్యాసుని యందు చేరి వ్యాసుని ద్వారా ఈ మహాత్మురాలైన దాసీ స్త్రీ యందు చేరి జన్మించిన విదురుడుగా ఇవి విషయములండి. అందుకు ఆ తేజస్సునందులు నిక్షిప్తం చేయడానికే వ్యాసుడు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ జరిగిన ఈ ధర్మాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే నేటి కాలపు మన శారీరక పరిస్థితులు బట్టి వ్యాసుని చూడడం మొదటి దోషం. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అశ్లీలమైన వర్ణన లేదు భారతంలో, తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడా లేదు. కేవలం ఆ సమయంలో ఆ ధర్మాన్ని తెలుసుకోవాలంటే మనుస్మృతి ఇక్కడ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ దీనిని దేవరోత్పత్తి అని అంటారు. నియోగ విధి అని దేవరోత్పత్తి అని చెప్తారు ఇక్కడ. ఎందుకంటే సంతానము వంశము అనే దానిపై భారతీయ సంస్కృతిలో ప్రధానమైనటువంటి అంశం, అది చాలా ప్రాముఖ్యం ఉన్నది. వంశవృద్ధి జరగాలి. అందుకు వంశం ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని వేదం చెప్తుంది కదా. వంశవృద్ధి జరగాలి. వంశాన్ని కాపాడుకోకపోతే ఉత్తమ గతులు ఉండవు. అందుకే సంతానం కోసం అది చాలా ప్రధానం. ధార్మిక దృష్టితో చెప్పిన అంశం అది, భోగదృష్టితో కాదు. అందుకే ప్రజాయే గృహమేధినాం అన్నాడుగా కాళిదాస మహాకవి. అసలు వివాహం ఎందుకయ్యా అంటే సంతానం కోసమే. సంతానం ఎందుకయ్యా అంటే పితృణం తీర్చుకోవడం కోసం. చాలా ప్రధానం. అందుకు సంతానార్థమై ఉండాలి. అలాంటి సంతానం లేనప్పుడు ఏం చేయాలి? సంతానం కోసం వివాహం చేసుకున్న భర్త పోతే అప్పుడు ఆ భర్త యొక్క సోదరుని ద్వారా ఆమె యందు నియోగమైనటువంటి ధర్మముతో సంతానం బడయవచ్చు అన్నారు ఇక్కడ. ఇక్కడ నియోగము అంటే కేవలం కోరికతో శరీరముల యొక్క కలయిక కాదండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ స్మృతి చెప్తున్న అంశములు బాగా తెలిస్తే ఇక్కడ ఈ ధర్మం మనకు బాగా అర్థమవుతుంది. ఆ సమయంలో అన్న తమ్ముడు వీళ్ళు ఎవరికైనా సంతానము లేని ఆపత్కాలం కలిగితే అప్పుడు ఈ నియుక్తం అనేది విధిస్తారు. అది దేవరాద్వా సపిండాద్వా స్త్రియా సమ్యక్ నియుక్తయ ప్రజేప్సితాధిగంతవ్యా సంతానస్య పరీక్షయే. సంతాన క్షయమవుతోందని చెప్పి అది దేవరుని ద్వారా కానీ సపిండుని ద్వారా కానీ వారి ద్వారా నియోగం అనేది జరుగుతుంది. ఈ నియోగ ధర్మం ఎలా ఉంటుందో తెలియాలి ఇక్కడ. ఆ నియోగ ధర్మంలో ఉండవలసిన విధానం ఏంటంటే కేవలం సంతానార్థము మాత్రమే తప్ప భోగార్థము కాదు. ఇది ఒకటి ప్రధానంగా చెప్పారు. అది పైగా తత్సంతానాన్ని గర్భాన్ని స్వీకరించేవరకేట అంతే. ఆడ తర్వాత మళ్ళీ అతడు గురువుగా గౌరవించాలి, ఆమె కుమార్తెగా భావించబడాలి అని చెప్పారు. ఇక్కడ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ గురువచ్చ స్నుషావచ్చ వర్తేయాతాం పరస్పరం. తర్వాత వాళ్ళు గురువు వలె ఆమె కూడా కోడలి వలె కూతురి వలె వర్తించాలి. అలా కాకుండా వారు భార్యాభర్తలుగా వర్తిస్తే తా ఉభౌ పతితౌ స్యాతాం స్నుషగా స్నుషాగా గురుతల్పగవు. కూతురితో కూడినవాడు గురుతల్పగుడే పాపానికి పోతారా పాపానికి పోతారని చెప్పాడు ఇక్కడ. ఇలాంటి ధర్మశాసనం మనకి స్మృతిలో కనబడుతున్నది. అందుకు ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఆ కాలమున్న శిక్షాస్మృతి ఆ కాలమున్న ధర్మశాస్త్రములు బట్టి నిర్ణయించాలండి. అందుకే ద్వాపర యుగం నాటి విశేషం అది. అందుకే కులే తదవశేషేచ సంతానార్థం నకామత, స్పష్టంగా చెప్పాడు కదా కామార్థము కాదు. ఇలా అనేక విధులు చూపించారు ఇక్కడ. అలాంటి నియమాలు కట్టుబడితేనే ఈ నియుక్త ధర్మము అనేది వర్తిస్తుంది అని చెప్తూ ఈ నియుక్త ధర్మం ఎప్పటి వరకు అంటే ద్వాపర యుగం వరకే, కలియుగంలో ఆ ధర్మము స్వీకరించరాదు ఇది కూడా చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వ్యాసుడు అలా చేశాడు కనుక మనకేం పోయింది అంటే మనం వ్యాసులమైతే వేరే విషయం. పిలిస్తే క్షణంలో వచ్చిన మహానుభావుడు, కామాదుల్ని జయించిన వాడు, కేవలం సంతానార్థిగా ఆ తల్లి కోరింది గనక ఆ పుణ్యవంశాన్ని నిలపడానికి పవిత్రమైన తన దేహమనందు ఉన్న పవిత్రమైనటువంటి తేజస్సుల్ని ఆ విచిత్రవీర్య క్షేత్రమునందు నిక్షిప్తం చేశాడు. అప్పుడు కలిగే సంతానం క్షేత్రం ఎవరిదో వారిదవుతుందండి. ఇక్కడ క్షేత్రం ఎవరిది? విచిత్రవీరునిది. అందుకే విచిత్రవీర్య సంతానమే అవుతుంది. ఇవి తెలుసుకోవాల్సినవి. కానీ ఈ దేవరుత్పత్తి విధానం అనేటువంటిది కలియుగంలో నిషేధము. కలియుగంలో ఏవి నిషేధము, ఇతర యుగాల్లో ఏ ఉండేవి కూడా మన శాస్త్రంలో చెప్పే. అంతేగాని ఈ రోజుల్లో ఈ ధర్మాలు ఏమిటండి అని అనడానికి మనం అర్హులం కాదండి. ఏ రోజుల్లో ఏది ధర్మము ఏది కాదో ఋషులకు తెలుసు. ఎందుకంటే కలియుగ జీవుల దేహములు వేరు, ఉపాధి లక్షణాలు వేరు. ద్వాపర యుగాంతం వరకు మానవుల్లో చాలామందికి దేవతలతో అనుబంధం ఉండేదిట. దేవతలు సంచరించేవారు. నారద మహర్షి అనేక చక్రవర్తులతో మాట్లాడేవాడు వచ్చి, గంధర్వులు, యక్షులు ఇలాంటి వారందరూ మానవులతో సంబంధాలు కలిగిన వారు. అందుకే మన భారత కథ వరకు కనబడుతుంది. కృష్ణ పరమాత్మ పాదం ఈ భూమి నుంచి తీసిన దగ్గర నుంచి కలి ప్రవేశించిందని, అప్పటి నుంచి దివ్యత్వముతో అనుబంధము ప్రత్యక్షముగా మానవులకు ఉండదు అని మనకు శాస్త్రం చెప్తున్నాయి ఇక్కడ. అందుకే మనకి భారతం కానీ రామాయణం కానీ చదువుతుంటే దేవతలకి మానవులకు ఉన్న దివ్యత్వ మానవత్వ ఆ సమైక్య తత్వములు అర్థం కావు మనకి. ఎందుకంటే కలియుగ జీవులకి ఆ దివ్యత్వం అర్థం కాదు. ఆ తపస్సుల్లో ఆ దివ్యత్వం లేదు కలియుగంలో. అందుకే అటువంటి విధానాలు కూడా పెట్టలేదు ఇక్కడ. ఆ విధానాలు ఉంటే కలియుగంలో భయంకరమైనటువంటి కామము సాంకర్యములు అవుతాయి గనక కలియుగంలో నిషేధించారు. దాన్ని నిషేధించిన విధానం కూడా ధర్మశాస్త్రంలో అక్కడే చెప్తున్నారు. అంటే మనం భారతంలో విషయాన్ని తీసుకుని ఆ కాలంలో ఉన్న ధర్మశాస్త్ర శ్లోకాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఆ నిషేధించిన శ్లోకాలను కూడా ఒక్కసారి తెలుసుకుందాం. ఉక్తా నియోగా మనునా నిషిద్ధా స్వయమేవతు. దీది యుక్తము అని చెప్పినటువంటి మనువే నిషేధించేట. యుగక్రమాత్ అశక్యోయం కర్తుమన్యైర్విధానత. యుగక్రమంలో ఆ చెప్పిన విధితో చెయ్యడం అందరికీ సాధ్యం కాదన్నాడు ఇక్కడ. ఆ కారణం చేత తపోజ్ఞాన సమాయుక్త కృతత్రేతాయుగే నరాహ ద్వాపరేచ ఇది చెప్పారు ఇక్కడ. కృతత్రేత ద్వాపర యుగాల్లో తపస్సు జ్ఞానం అనేది మెండుగా కలిగినటువంటి మహాత్ములు ఉన్నారు గనక ఆ తపోజ్ఞానము కలిగిన వారికి కామ వికారాలు ఉండవు. తెలుసుకోవాలి, వ్యాసుడు అని సామాన్యుడు కాడు. వ్యాస భగవానుడు తపోజ్ఞానం కలిగినటువంటి వాడు, కామక్రోధాలను జయించిన వాడు, ఇంద్రియ మోహం లేనటువంటి వాడు. అలాంటి మహాత్ముడు జితేంద్రియుడు గనక సాధ్యమైంది. కలౌన్ రుణాం శక్తిహానిర్హి నిర్మిత. కలియుగంలో మానవులకు శక్తి హాని ఉంటుంది తెలుసుకోవాలి. మరి నాకు శక్తి ఉందండి అంటే ఈ శక్తులు వేరు. దివ్యశక్తులు ఉండవు, తపశ్శక్తి ఉండదు, జ్ఞానశక్తి ఉండదు. అందుకు దీనివల్ల సాంకర్యములు ఏర్పడతాయి గనక కలియుగంలో నిషేధించారు. ఈ విషయం అనేక ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో కనబడుతుందండి. అశ్వాలంబం గవాలంబం సన్యాసం పలపైత్రికం దేవరాజ్య సుతోత్పత్తి కలో పంచ వివర్జయేత్తని శాస్త్రం చెప్తోంది. కలియుగంలో అశ్వమేధయాగం, అదేవిధంగా గవాలంబం, సన్యాసం, మాంసముతో పితృకర్మలు చేయడం, అదేవిధంగా దేవరుని ద్వారా సపిండుని ద్వారా ఉత్పత్తి చేయడం అనేది నిషేధింపబడింది ఇది చెప్తున్నారు. అంతేకాని ఈ మధ్య ఆయన అశ్వమేధయాగం చేసేటండి అంటే అంతకంటే పాపం మరొకట్లేదు. ఇప్పుడు బయలుదేరుతున్నాయండి అశ్వమేధయాగంట మొత్తం. దానికి చందాలు వసూలు చేయడం, ఏమిటంటే కర్ర గుర్రాన్ని తీసుకొచ్చేట. అశ్వమేధయాగం చేయాలంటే చేయగలిగే క్షత్రియులు లేరు ఇప్పుడు, ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. అని కొన్ని కలియుగంలో నిషేధింపబడ్డాయి, అవి మళ్ళీ చేయడానికి లేదు. అలాగే పూర్వం మన పురాణాలు చదువుతుంటే మాంసంతో తద్దిని పెట్టడం కనబడుతుంది. అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు బయలుదేరకూడదు, అది నిషేధించారు యుగంలో. అశ్వాలంబం గవాలంబం సన్యాసం పలపైత్రికం దేవరాజ్య సుతోత్పత్తి. సన్యాసం కూడా నిషేధమే, దీని గురించి ఎక్కువ చర్చ చేయొద్దు. దాని సందర్భం వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి నిషేధం ఎందుకు పెట్టారని పెద్దలకు తెలుసండి. ఎక్కడో మహావైరాగ్య సంపన్నులైనటువంటి యతీశ్వరులు వేదములో మరొక ధర్మాన్ని ఆశ్రయించి సన్యసించారంటే అర్థమైంది. అలాంటి నియమములు పాటించకపోవడం వల్ల సన్యాసం కూడా ఒక ప్రజాకర్షణ పథకమైపోతే అది ఎలాంటి విపరీత ఫలితాలు ఇస్తున్నాయో మనం కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇంకెక్కువ మాట్లాడద్దు, నమో నమః. మొత్తానికి ఇక్కడ చెప్తున్న అంశంలో దేవరాజ్య సుతోత్పత్తి కలియుగంలో నిషేధం. కనుక ఇప్పుడు వ్యాసుని ద్వారా జరిగినటువంటి దేవరోత్పత్తి ఆ యుగంలో పూర్ణముగా ధర్మమే. పైగా వ్యాస భగవానుడు ఈయన ఎంతమాత్రం అంటే నిమిత్త మాత్రమైనటువంటి గర్భదాతే తప్ప తండ్రి అని వ్యవహరించడానికి లేదు దీన్ని. ఇది తెలుసుకోవాల్సింది. తండ్రి ఎవరై అంటే విచిత్ర వీరుడే. ఈ విధంగా ఇక్కడ ముగ్గురు పుత్రులు కలిగారు, ముగ్గురు మహానుభావులే. ఆ ముగ్గురు మహానుభావులు ఎవరి చేత పెంచబడుతున్నారయ్యా అంటే ఇంక చెప్పడానికి ఉన్నది, మహానుభావుడైన భీష్మ పితామహుడి చేత పెంచబడుతున్నారు. ఎప్పుడైతే ముగ్గురు జననము కలిగిందో అప్పుడు అద్భుతంగా కురురాజ్యమంతా కూడా శోభాయమానంగా ఉన్నది, కరువు కాటకాలు లేవు, ప్రజలందరూ ధర్మపరులై ఉన్నారు. ఆ రాజ్య వర్ణన చేస్తాడండి ఒక అధ్యాయం అంతా కూడా అద్భుతంగా చేస్తాడు మొత్తం. అంటే భీష్ముని పాలన నిజానికి ఆయన పాలనలో అద్భుతంగా ధర్మమయంగా పాలన ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో అటు తర్వాత కథలోకి వెళ్ళబోతూ ఉండగా ఒక మధ్యలో ఒక చక్కని అధ్యాయం వస్తుంది. ఈ అధ్యాయం తర్వాత కథ అంతటికి మనకు పనికొస్తుంది. ఈ అధ్యాయంలో చెప్తున్న అంశం ఏంటంటే క్రమక్రమంగా క్షత్రియుల యందు అసుర అంశాలు వ్యాపించిపోయాయి. ఆ స్థితిలో ఈ అసురుల భారం భరించలేక భూదేవి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శరణు వేడుతుందట. ఇది చెప్తున్నారు ఇక్కడే. ఇది మొత్తం ఇక్కడ నుంచి మనం వినబోయే భారత కథకి ప్రధానంగా అర్థం చేసుకోవలసినటువంటి అధ్యాయం ఇది. ఇది దగ్గర పెట్టుకుంటే తర్వాత భారత కథలో వచ్చే అనేక సందేహాలు కూడా తీరిపోతాయండి. అలాంటి అధ్యాయం ఇది. దేవదాన వంశావతరణం అని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు వ్యాసదేవుడు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం, భారతం కురుపాండవుల యుద్ధం కాదు, దేవాసుర సంగ్రామం. ఇది ప్రధానమైనటువంటిది. దేవాసుర సంగ్రామం అర్థం కావాలంటే భారతంలో మనకి దైవాసుర సంపద్విభాగ యోగం భగవద్గీతలో చెప్పారే, అది తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆ దైవాసుర సంపద్విభాగ యోగం యొక్క విస్తారమే భారతం అంతా కూడా. అందుకే భారతం అర్థమైతే కానీ భగవద్గీత అర్థం కాదు, భగవద్గీత అర్థమైతే కానీ భారతం అర్థం కాదు. అందుకే దైవాసుర సంపద్విభాగ యోగం అది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అయితే ఇలాంటివి ఎలా జరుగుతాయి అంటే, అసురా జజ్ఞిరే క్షేత్రే రాజ్ఞాంతు మనుజేశ్వర ఆదిత్యర్హి తదా దైత్యాహ బహుశా నిర్జితాయుధి. అనేకమార్లు దేవతల చేత ఓడింపబడినటువంటి రాక్షసులు, ఆ రాక్షసుల జీవులు క్రమక్రమంగా పతనం చెంది వాళ్ళు భూమి యందు రకరకాల రాజవంశాల్లో ప్రవేశించే అసురాంశలు ప్రవేశించాయి. ఐశ్వర్యాద్ భ్రంసితా స్వర్గాత్ సంబభూవు క్షితావిహ ఉత్తమ లోకాల్లో ఉండడానికి అర్హత కోల్పోయినటువంటి అసురులు రాజులుగా పుట్టారు. ఇక దేవత్వమిచ్చంతో మానుషేషు మనస్వినహ, ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ దివ్యత్వాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే అసురులు భూలోకంలో మానవులుగా పుట్టి, ఎప్పుడైతే మానవులుగా పుట్టిన అసురులేగా, అసురు లక్షణం ఏంటయ్యా అంటే 10 మందిని ఏడిపించి బ్రతకడమే అసురత్వం. దానితో వాళ్ళు అందరిని దుఃఖింపజేస్తూ, ధర్మాల్ని భ్రంశం చేస్తూ, అధర్మ ప్రవర్తన వ్యాప్తి చేస్తూ ఉన్నారు. చాతుర్వర్ణ్యముల వారిని హింసిస్తూ తిరిగట్టి అసురులు బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ పీడయత్ ఆశ్రమస్థాన్ మహర్షింశ్చ ధర్షయంతస్తతస్తత. మొత్తం చాతుర్వర్ణ్య ప్రజల్ని పీడించడం, మహర్షుల్ని వాళ్ళ ఆశ్రమాల్ని హింసించడం, తమ యొక్క బలములతో లోకానికి అధర్మాన్ని వ్యాప్తి చేస్తూ లోక కంటకులై ఉన్నారు. ఆ సమయంలో భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించింది. అప్పుడు బ్రహ్మదేవుడు నారాయణ్ణి ఆశ్రయిస్తాడు. అప్పుడు నారాయణ్ యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు చెప్తున్నది ఏంటంటే, ఈ అసురుల్ని ఎదుర్కొనడానికి ఇప్పుడు వచ్చిన దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో భూమి యందు అవతరించాలి. ఇది చెప్పాడు వారు. ఎందుకంటే అసురులు ఎప్పుడైతే దిగారు, దేవతలు దిగాలి, అప్పుడు దివ్యత్వం కూడా వ్యాప్తి జరగాలి. ఇక్కడ ఈ దేవతలు అసురులను నియంత్రించాలి. ఆది దేశ తదా సర్వాన్ విబుధాన్ భూతకృస్వయం అస్యా భూమేర్ నిరసితం భారం భాగై పృథక్ పృథక్. ఈ భూమి భారాన్ని, భూభారం, భూమి కొండలనైనా భరించగలదు కానీ అధర్మాన్ని భరించలేదండి. ఇది తెలుసుకోవాలి. అధర్మాన్ని భరించలేదు, అధర్మ పరులు పాలిస్తుంటే భూమి భరించలేదుట. అందుకే భూభారం తొలగించడానికై ఇక్కడ దేవతలు అనేక రకాలుగా అవతరిస్తున్నారు. అత చక్రాదయ సర్వే శృత్వా సురగురోర్వచ. ఈ విధంగా బ్రహ్మదేవుని మాట విని ఇంద్రాది దేవతలు వివిధములైన అంశాలతో రాజులుగా వచ్చారు. అప్పటికే అనేక మంది అసురులు ఉన్నారు. ఇప్పుడు ఈ అసురులెవరు, దేవతలెవరు, ఏ అంశాలతో ఎవరు వచ్చారు, అధ్యాయం అంతా చెప్తున్నారు. ఇవి గుర్తుపెట్టుకుంటే ఎవడు ఏ అంశం మనకి తెలుస్తుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సినవి. భూమి దృప్త నృపవ్యాజ దైత్యానేక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం వ్యయో అని ఇదే అంశాన్ని భాగవతం కూడా చెప్తుందండి. భాగవతంలో కృష్ణావతారాన్ని చెప్పేటప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశారు. అయితే దేవతలందరూ దిగాలి అని చెప్పేటప్పుడు ముందు దేవదేవుడు దిగాలట. దేవదేవుడు తాను సంపూర్ణమైన అవతారంగా వస్తాను అని చెప్పాడు. అదే వాసుదేవునిగా తాను అవతరిస్తున్నానని చెప్పాడు. ఇక తర్వాత ఎవరెవరు ఎలా వచ్చారో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇందులో ముందుగా రాక్షసులు తెలుసుకుందాం. ఈ రాక్షసులు అనేక మంది. ఆ రాక్షసులు విప్రచిత్తి అనేటువంటి రాక్షసుడు జరాసంధుడు. కేవలం ఇక్కడ శ్లోకాల సంఖ్యలు ఉంటుంది కానీ మనకు తెలుసుకోవడానికి ప్రసిద్ధమైన రాక్షసుల పేర్లు తెలుసుకుని వాళ్ళ అసలు వాళ్ళ స్వరూపాలు గ్రహించాలి. అదేవిధంగా హిరణ్యకశిపుని హిరణ్యకశిపుడు శిశుపాలుడు, ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు అని ఉన్నాడు, అతడే శల్యుడు. భాష్కలుడు అనే రాక్షసుడు భగదత్తుడు, అశ్వశిరుడు అయశ్శిరుడు అనబడేటువంటి రాక్షసులు. వీళ్ళు మొత్తం చెప్పబడుతున్నటువంటి వాళ్ళు అయశ్శిరుడు అశ్వశిరుడు అయశంకుడు గగనమూర్ధుడు అనేవాడు కేకయ్య రాజులుగా ఉత్పన్నులయ్యారు వీరందరూ కూడా. అదేవిధంగా స్వర్భానుడు అనేవాడు ఉగ్రసేనుడుగా పుట్టాడు, కాలనేమి కంసునిగా పుట్టాడు, అలాగే ద్వాపరుడు శకునిగా పుట్టాడు. భారతం జాగ్రత్తగా చదివితే ఇది ఒక చమత్కారం అండి. ద్వాపరుడు శకుని, ఈ ద్వాపరుడే నలదమయంతుల చరిత్రలో కూడాను పాచికలు యందు ఆవేశించినటువంటి వాడు. ఇక్కడ పాచికలు వేసినవాడే ద్వాపరుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ద్వాపరుడు, ద్వాపరుడికి కలికి ఫ్రెండ్షిప్, ద్వాపరుడు కలిసే నలదమయంతుల చరిత్రలో వస్తారు. ఇలా ఒకదానికోటి మన అనుబంధం. అందుకే ద్వాపరుడే శకుని, కలి ఎవడయ్యా అంటే ఇంక చెప్పడానికి ఏమున్నది, దుర్యోధనుడే కలి అన్నారు ఇక్కడ. ఇక పౌలస్త్యులు అనబడేటువంటి అంటే పులస్త్య వంశ సంజాతులైన రాక్షసులు, వాళ్ళు దుశ్శాసనాది సోదరులు మొత్తం వాళ్ళందరూ కూడా. పైగా అందులో ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి రాక్షసుల్లో వస్తున్నవాడు ఏకలవ్యుడు మొదలైనటువంటి వారు కూడా ఈ అసురాంశాలతో వచ్చినటువంటి వారు. వృషపర్వుని కొడుకు అజితుడు అనేవాడు సాల్వుడుగా వచ్చాడు. అనుహ్లాదుడు అనే రాక్షసుడు దృష్టకేతువు, అషాఢుడు అనే రాక్షసుడు రుక్మి, అదేవిధంగా సూక్ష్ముడు అనే రాక్షసుడు బృహద్రథుడు. ఈ విధంగా రాక్షస వంశం అంతా ఉంది. ఈ రాక్షసులందరినీ సమీకరించాలంటే ఒక్కడికి సాధ్యంట కలిపురుషుడికి. అందుకే దుర్యోధను నిమిత్తం చేసుకుని వీళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి అసురులందరినీ సంహరించడానికి భగవంతుడు కలిపురుషుడిని దుర్యోధనుడిగా పుట్టించారండి. వాడిది కారణజన్మే, ఇది తెలుసుకోవాల్సినది. అంతేకా దేవతల్లో ఎవరెవరు ఎలా వచ్చారో చూడాలి. ఇక్కడ ఆదిత్య భగవానుడు సూర్యుడు కర్ణుడుగా వచ్చాడు, అది సూర్యాంశ. అలాగే హంసుడు అనబడే గంధర్వుడే ధృతరాష్ట్రుడు, ఇది తెలుసుకోవాల్సినది. అలాగే మరుద్గణములు కొన్ని వివిధములైన ఉత్తమ రాజులుగా వచ్చే, ఆ మరుద్గణముల్లో ఒకడే పాండురాజు, మరుద్గణముల్లో ఒకడే విరాటుడు. మొత్తం మరుద్గణములు 49, అందులో ఒకడు పాండురాజు, ఒకడు విరాటుడు, ఇంకా వస్తుంటారు. అలాగే సాత్యకి, కృతవర్మ, ద్రుపదుడు వీళ్ళు మరుద్గణములకు చెందినటువంటి దేవతలు. అలాగే బృహస్పతి అంశే ద్రోణాచార్యులు వారు, రుద్రగణముల యొక్క అంశ కృపాచార్యులు వారు. ఇక రుద్రుని అంశతో పాటు కాముడు క్రోధుడు యొక్క అంశాలు కలిసి వచ్చినటువంటి వాడు అశ్వత్థామ అని చెప్పారు ఇక్కడ. మహాదేవాంతకాభ్యాంచ కామాత్ క్రోధచ్చ భారత ఏకత్వముపన్నానాం జజ్ఞేశూర పరంతప అశ్వత్థామ మహావీర్య అన్నారు ఇక్కడ. రుద్రాంశ, యముని అంశ, కాముని క్రోధుని యొక్క అంశాలు కలిగిన వాడు అశ్వత్థామ. అదేవిధంగా ప్రధానంగా అష్టవశువుల్లో 8వ వాడైనటువంటి నిన్న మనం చెప్పుకున్న ద్యోవశువే భీష్ముడు, ధర్మదేవత విదురుడు, ధర్మదేవత ధర్మరాజు, రెండు చెప్పారు ఇక్కడ ఇద్దరు. ఇక్కడ ధర్మదేవత అన్నప్పుడు యమధర్మరాజు, ఇది తెలుసుకోవాల్సింది. ఇంకా ధర్ముని ఉత్పత్తి అప్పుడు మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇక వాయుదేవుని అంశ భీముడు, ఇంద్రుడు అర్జునుడు, అశ్వినీదేవతలు నకుల సహదేవులు, చంద్రుని కొడుకు వర్చుడు అభిమన్యుడు. ఇది చాలా విశేషంగా ఇక్కడ చెప్పేటప్పుడు మాత్రం ఒక వృత్తాంతాన్ని చెప్తాడు ఈ అధ్యాయంలో. చంద్రుని యొక్క పుత్రుల్లో వర్చసుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ను కూడా బ్రహ్మదేవుడు నువ్వు పుట్టాలయ్యా అన్నాడు. కానీ కొడుకును విడిచిన ఎక్కువ కాలం ఉండలేనన్నట్టండి చంద్రుడు. మరి వీడు వెళ్ళక తప్పదయ్యా, ఈ తేజస్సు కూడా దిగాలి. ఎందుకంటే అసురుల్ని సంహరించడానికి రకరకాల దేవతాంశాలు కూర్చబడ్డాయి. ఇది కాంబినేషన్, ఇదంతా కలిసి వీళ్ళందరూ కలిసి వెళితే అప్పుడున్న అసురు శక్తులు నశిస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక అంశం ఇక్కడ మనం గ్రహించాలి ఇవి జాగ్రత్తగా వినేటప్పుడు. ఇప్పుడు ఈ దేవతాంశాలతో పుట్టిన వాళ్ళందరినీ మనం భారతంలో చదువుకుంటాం. అంటే ఈ దేవతాంశాలతో ఉన్న భారత చక్రవర్తులు రాజుల యొక్క కథ మనం వినడం వల్ల ఈ కాలంలో వ్యాపించిన అసురు శక్తులను మనం సంహరింపజేయగలం, ధర్మాన్ని ప్రతిష్ఠ చేయగలం. అందుకు భారతగాథని వింటే చాలయ్యా రక్షణ లభిస్తున్నదని చెప్పడంలో ఉద్దేశం ఇది. ఆ దేవతల గాథే ఇదంతా కూడా. అందుకు వాళ్ళందరూ దేవతాంశాలను ముందు అధ్యాయంలో చెప్పి తర్వాత కథనంతటి విస్తరింపజేస్తున్నాడు వ్యాసదేవుడు. ఏమి ప్రణాళిక భారతంలో కనబడుతున్నది ఇక్కడ. ఆ వర్చస్సుని విడిచిపెట్టి ఉండలేనన్నట్టు చంద్రుడు, కానీ వెళ్ళక తప్పదయ్యా అన్నట్టు బ్రహ్మదేవుడు. అయితే వెళ్ళిన 16 ఏళ్ళకల్లా తిరిగి పంపిస్తారంటే పంపిస్తానన్నాడండి. అందుకే ఆయన అప్పుడు వెళ్ళిపోక తప్పలేదు. అది ఇదంతా విషయం. ఈ వృత్తాంతాన్ని మాత్రం అంశాల గురించి చెప్తూ ఈ కథని చెప్తాడు అక్కడ ఈ అధ్యాయంలో. అలాగే విశ్వే దేవతలను ఎవరైతే చెప్పబడుతున్నారో వారి ఉప పాండవులు, సామాన్యులు కారు వాళ్ళు. అగ్నిదేవుడు అంశ ఎవరయ్యా అంటే దృష్టద్యుమ్నుడు అన్నారు ఇక్కడ. అలా గుహ్యకుడు అనేవాడు శిఖండి. ఇక సనత్కుమారుని అంశ ప్రద్యుమ్నుడు. అప్సరసలు మొత్తం 16,000 మంది. వీళ్ళు 16,000 మంది రాచకన్యులుగా పుట్టి కృష్ణుని చేపట్టారు, ఇది తెలుసుకోవాల్సినది. ఇక మహావిష్ణువు సంపూర్ణంగా అవతరించాడు, ఆయనే కృష్ణ పరమాత్మ. ఆదిశేషు బలరాముడు. అలాగే లక్ష్మీదేవి యొక్క శక్తులు సిద్ధి, ధృతి, మతి, ముగ్గురున్నారట. వీళ్ళు లక్ష్మీదేవి యొక్క కళలు. ఆ సిద్ధీదేవే కుంతీదేవి, ధృతీదేవి మాద్రి, మతిదేవి గాంధారి, సాక్షాత్ స్వర్గలక్ష్మి ద్రౌపదీదేవి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే తర్వాత తెలుస్తుంది. సంపూర్ణమైన మహాలక్ష్మి ఎవరయ్యా అంటే రుక్మిణీదేవిగా అవతరించింది. ఇలాగా విశేషమైనటువంటి దేవతాంశాలు అసురాంశాలు చెప్తూ ఇందులో ప్రధానంగా మనం కర్ణుని గురించి ప్రస్తావన చేసుకున్నాం. కర్ణుడు సంపూర్ణముగా దేవతాంశయే అని, సూర్యుని అంశయ్యే మహానుభావుడు కర్ణుడు, అందులో ఏమీ సందేహం లేదండి. కానీ ఇక్కడ అంశాలతో పుట్టిన వాళ్ళు కొందరైతే కొందరిని రాక్షసులు ఆవేశించారట. ఇది కూడా తెలుస్తుంది. ఇది మళ్ళీ మహాభారతంలో అరణ్యపురంలోకి వెళ్తే మనకు తెలుస్తుంది. అక్కడ అక్కడ కొందరు విషయంలో మనకు తెలుస్తుంది. అలాగే కర్ణుడు సూర్యాంశతో పుట్టినప్పటికీ కూడా కర్ణుని బుద్ధిని ఒక రాక్షశక్తి ఆవేశించింది. ఆవేశించడం వల్లే అతను అధర్మపక్షం వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ ప్రణాళికలో భాగమండి. ఎందుకంటే సంపూర్ణమైన ఇంద్రశక్తి పాండవుల వైపు ఉన్నది, సూర్యశక్తి అటు ఉన్నది. మీరు పరిశీలించాలి, ఇరువురి మధ్య ఘర్షణ, సూర్యేంద్రుల మధ్య. రామాయణంలో కూడా అంతే కదండి, ఇద్దరూ సోదరులే, ఘర్షణ, వాలి సుగ్రీవులు. ఏదో ఉంది దీని వెనకాల ఒక రహస్యం, పరిశీలించవలసిన అంశం ఇక్కడ. పైగా అతడు కుంతిపుత్రుడే, మళ్ళీ ఇటు దేవతాంశంభూతుడే, సందేహం లేదు. కానీ వీడటు చేరకపోతే దుర్యోధనుడికి యుద్ధం చేయాలని బుద్ధి పుట్టదు. దుర్యోధనుడికి ధైర్యం ఏమిటయ్యా అంటే కర్ణుడే. కర్ణుడు పక్కనున్నాడు కనుకనే అంత యుద్ధం జరిగితే కానీ రాక్షస నాశనం జరగదు. అందుకు కర్ణుడిని అటు పంపించాడు కృష్ణ పరమాత్మ. ఇదంతా కృష్ణుడి ప్రణాళిక అండి, ఆ భగవాను ప్రణాళిక. అటు వెళ్ళాడు. వెళ్ళిన వాడు అసురు బుద్ధులతో అటువైపు ఉండగలడా అండి? దేవతా సంభూతులైన వాడు అటువైపు తిప్పాలంటే అతని ఎందుకు అసురుడు ఆవేశించట. అందుకే కొందరిలో అసురత్వం ప్రవేశించి కూర్చుంది, కొందరిలో అసురత్వం ఆవేశించి కూర్చుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే పుట్టుకతోనే అసురాంశ ఉన్నవాళ్ళు కొందరైతే ఆవేశించి కూర్చున్నది ఆ సమయంలో. అందుకే మహాత్ములైనటువంటి దేవతాంశ సంభూతులు బుద్ధులు కూడా పనిచేయనివ్వకుండా పనిచేసింది అసురశక్తులు. ఇది మన అరణ్యపరం అప్పుడు ఇంకా స్పష్టం చేసుకుందాం. కానీ కర్ణుని ఆవేశించిన అంశ నరకుని యొక్క అంశ అని ఇక్కడ. అంటే కృష్ణుడు కొడితే నరకాసురుడు సగం చచ్చాడు, ఇంకా కొంత మిగిలిందనమాట. వాడిని సంపూర్ణంగా కొట్టాలంటే నరనారాయణుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే కొందరు ఏం చెప్తారంటే సహస్ర కవచుడు అనబడేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడని, ఈ సహస్ర కవచుడిని కొట్టడానికి నరనారాయణులు ఉభయులు వంతులు వారీగా ఒకరు కొంతసేపు కొంతసేపు యుద్ధం చేయగా 999 కవచాలు కొట్టేశారట. ఇంకొక కవచం మిగిలింది. ఇప్పుడు కొట్టంలే, తర్వాత మేమే కృష్ణార్జునులుగా వస్తాం, అప్పుడు వీడు పని చెప్తాం, అంతవరకు ఈ జీవుణ్ణి నువ్వు దాచించు అని సూర్యుడికి అప్పచెప్పారట. సూర్యభగవానుడు ఆ జీవుణ్ణి కర్ణుడిగా ఉత్పన్నం చేశాడు. అందుకే అతడు సూర్యాంశ, ఇటు ఆ రకం అసురాంశ ఉందని కొన్ని కథలు కనబడుతున్నాయి. కానీ ఈ కథ భారతంలో లేదండి, సహస్ర కవచ వృత్తాంతం. అందుకే అది స్వీకరించినా తప్పులేదు, కానీ స్వీకరించవలసిన అవసరమూ లేదు. అందుకు అది కూడా ఋషులు చెప్పుగా వచ్చింది, పురాణముల యందున్నది అని పెద్దలు చెప్తూ ఉంటారు గనక అగ్రాహ్యం అనంగాని గ్రాహ్యమని స్వీకరించవలసిన అవసరం లేదు. భారతం చెప్పిన మేరకే మనం ప్రమాణాలు చెప్పుకుంటున్నాం. భారతంలో చెప్పిన దాన్ని ఇతర పురాణాలు చెప్తే స్వీకరిస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్పుకునేటప్పుడు సాధికార గ్రంథం భారతమే, భారతం ఆధారంగానే అన్ని ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఇంకా భారతంలో విషయములు అర్థం చేసుకోవడానికి భాగవతము, వ్యాసకృతమైన ఇతర పురాణాలు కూడా స్వీకరించడం జరుగుతున్నది. అందుకే ఏవేవి ఇక్కడ మనం ప్రవచనానికి ప్రధాన గ్రంథాలు ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ విధంగా ఈ మహాత్ములందరూ అవతరించి వాళ్ళ వాళ్ళ పనులన్నీ పూర్తి చేసి దివి దేవాహ మహీపాల క్రీడార్థం అవనింగతాహ, ఈ విధంగా దివిలో ఉన్న దేవతలు విష్ణు భగవాన్ యొక్క లీలతో ఈ లోకానికి వచ్చి కృత్వాకార్య మిదం చేయవ తతశ్చ దివమాగతాహ, చేయవలసిన పని చేసి తిరిగి వెళ్ళిపోయారయ్యా ఉన్నతమైన లోకములకు అని. ఇది మహాభారతం మొత్తం అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి దేవాసుర అంశావతార వర్ణన అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. మొత్తానికి ఈ విధంగా అనేక మంది ప్రణాళికలు రచింపబడ్డాయి మహాభారత కథకి. మొత్తం నేపథ్య రచన ఏమిటనేది ఇప్పుడు స్పష్టంగా చెప్పుకున్నాం. ఇక అటు తర్వాత శ్రవణ మాత్రం చేతనే ధన్యతని ఆపాదించేటువంటి దివ్యమైన చరిత్రలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ చరిత్రలో మళ్ళీ పాండురాజు యొక్క పాలన, ఆ పాలనలో సుభిక్షంగా ఉన్నది మొత్తం లోకము. క్రమంగా యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పాండురాజు పట్టాభిషిక్తుడి పాలన చేస్తున్నప్పుడు ఆయనకి కుంతితో వివాహం జరిగింది. స్వయంవరం, అక్కడ పాంచాల దేశపు రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇతర రాజులతో పాటు పాండురాజు వెళ్ళాడు. పాండురాజును వరించింది కుంతీదేవి. ఇది తెలుసుకోవాల్సినది. ఇది చెప్పడంలో పాండురాజు యొక్క గొప్పతనం ప్రస్తావన చేయడానికే ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పాండురాజుకు పట్టాభిషేకం చేశాడు భీష్మ పితామహుడు. పైగా కుంతి ఎవరయ్యా అంటే వసుదేవుని యొక్క చెల్లెలవుతుంది, అంటే కృష్ణునికి మేనత్త, సౌరసేను యొక్క పుత్రిక. అయితే తన మేనత్త కొడుకైన కుంతి భోజునికి సంతానం లేదు గనక పృథ అనబడే తన సంతానాన్ని ఆ కుంతి భోజునికి సూరసేనుడు అందజేశాడు. అక్కడ పెరిగిందామే, అందుకే పృథ కుంతి భోజున చేత పెంచబడింది కనుక కుంతి అయినది. ఇది తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం. అటువంటి ఆ పృథ కుంతి అయినది, ఆ కుంతి పాండురాజుని స్వీకరించింది. అదేవిధంగా మద్రరాజు యొక్క పుత్రిక అయినటువంటి మాద్రిని కూడా పాండురాజు వివాహం చేసుకున్నాడు. దీనికి ధనమును శుల్కముగా ఇచ్చి చేసుకున్నట్ట. పైగా మద్రరాజు సంప్రదాయం, వాళ్ళకి వంశ పరంపర ఏమిటంటే అక్కడున్నది కన్యాశుల్కం, వాళ్ళకి ఆ వంశానికి అది. అందుకు భీష్ములు వారు ఆ సంపద ఇచ్చి ఆమెని తీసుకువచ్చి పాండురాజుకిచ్చి వివాహం చేశారు అని చెప్పారు. అలాగే సుబలుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తె గాంధారి, ఆమె ధృతరాష్ట్రుడితో వివాహము నీకు అని తండ్రి చెప్పితే చెప్పాడో అన్ని విధాల యోగ్యుడైన ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలిసి తండ్రి ఏర్పాటు చేశాడు గనక ఆయన తప్పకుండా వివాహం చేసుకుంటానని నిశ్చయం చేసుకుని తన చెలికత్తికి చెప్పి వస్త్రము తెచ్చి తాను కట్టుకున్నదిటండి. ఎందుకంటే తన భర్త యొక్క ఆ దోషాన్ని తాను చూడరాదని, మనం ఏమంటామంటే భర్త చూడని లోకాన్ని నేను చూడడం ఎందుకని కట్టుకుందని, కానీ భర్త యొక్క గుడ్డితనాన్ని తాను చూడలేక కట్టుకుందిటండి ఆ తల్లి. ఆ గాంధారికి కూడా ఉత్తమమైనటువంటి పతివ్రత లక్షణములతో తేజరిల్లుతున్నటువంటి ఆమె ఈ విధంగా ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహమైంది. అలాగే విదురుడు, ఆ విదురుని జన్మలో ఆ దాసీకి అలా కలిగినటువంటి సంతానాన్ని పారశవుడు అని అంటారు. అదేవిధంగా దేవక మహారాజు అనే రాజు వద్ద ఉన్నటువంటి ఒక పారశవి కన్యని తీసుకొచ్చి విదురునికి ఇచ్చి వివాహం చేశాట. అంటే వర్ణధర్మాన్ని ఎంత చక్కగా పాటించారో చూడండి. ఆ విదురుడు సత్సంతానాన్ని పొందాడు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూనే మహోన్నతులు అయ్యారు అక్కడ. అందులో ధృతరాష్ట్రుడు కూడా మంచి విద్యావంతుడై పరాక్రమవంతుడై ఉన్నాడు. ధనుర్విద్యలో తపస్సులో గొప్పవాడయ్యాడు పాండురాజు. లోకంలో ధర్మవేత్తల్లో గొప్పవాడుగా శోభిల్లుతూ ఉన్నాడు మహానుభావుడైన విదురుడు అన్నారు ఇక్కడ. ఈ విధంగా ముగ్గురు యొక్క వైభవాన్ని వర్ణించి చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఆడు తర్వాత పాండురాజు పాలనలో ఎలా ఉన్నదయ్యా అంటే, మహానుభావుడు దిగ్విజయ యాత్రకు వెళ్ళి అనేక మంది రాజులతో స్నేహం చేసి శత్రురాజులను ఓడించి విస్తారపరిచాడు సామ్రాజ్యాన్ని. తాను తెచ్చిన సంపదని మొత్తం తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి అప్పగించేటండి. ఎంత సంస్కారం చూడండి. ధర్మబద్ధంగా తాను రాజైనా వైశ్వరిత్యా ధృతరాష్ట్రుని గౌరవించి ధృతరాష్ట్రుని అనుమతితో తాను తెచ్చిన ధనాన్ని సత్యవతికి భీష్ముడికి కానుక చేసేట. సత్యవతికి భీష్ముడికి కానుక చేశాడు. అటు తర్వాత విదురునికి కూడా ధనాన్ని పంచి తృప్తిపరిచాడు. అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. పాండురాజు పాలన, అతడి ధర్మము, అతడి తపస్సు సామాన్యం కాదు. సాధారణంగా మనం పాండవుల కథ వినే తొందరలో పాండురాజు కథ పట్టించుకోం, కానీ మహానుభావుని గురించి కూడా గ్రహించవలసింది చాలా ఉన్నది ఇక్కడ. అయితే ఆయనకు ఒక్క సరదా ఒకటి ఉన్నదండి. వేట అంటే చాలా ఇష్టం. అరణ్య సంచారం చాలా ప్రీతి కలిగిన అతడు ఒకసారి తన భార్యలతో పరివారంతో కలిసి అరణ్య సంచారానికి బయలుదేరాడు. ఆ అరణ్యంలో వెళుతూ ఉండగా వేట అంటే ఇష్టం గనక ఆ మహానుభావుడు ఒక చోట ఒక మృగమిథునము అంటే ఒక లేడీ జంట క్రీడిస్తూ ఉంటే తాను చాలా కుతూహలంతో బాణప్రయోగం చేశాడు. ఆ లేళ్ళు దెబ్బతిన్నాయి. అందులో ఆ పురుషంగా ఉన్న మృగం కింద పడుతూ ఒక్కసారి పురుష వచనంతో పలికిందిట, ఓరి దుర్మార్గుడ, ఎంత పాపం చేసావు, నన్ను ఈ అవస్థలో నువ్వు హింసించావు కనుక నువ్వు దోషివి, అంటే రాజుకి వేట దోషము కాదు కదా అన్నాడు. నిజమే నువ్వు చెప్పినటువంటి మాట, కానీ నేను ఒక ఋషిని, ఆ ఋషినైన నేను నా ఋషి శరీరంతో కామోపభోగములు అనుభవించడానికి సిగ్గువేసి నేను నా భార్య యందు ఇటువంటి రూపం స్వీకరించి మేము ఇరువురము ఆనందంగా ఉన్న సమయంలో నువ్వు ఈ విధంగా బాణప్రయోగం చేసావు, అయితే తెలియక నువ్వు బాణం వేసావు కనుక నీకు బ్రహ్మహత్యాపాతకం రాదు. చూడండి ఎంత విశేషం చెప్పాడు ఇక్కడ. లేకపోయింటే తెలిసి వేస్తే బ్రహ్మహత్యాపాతకం వచ్చేది, తెలియక వేసేవి కనుక నీకు బ్రహ్మహత్యాపాతకం కాదు. కానీ మృగాన్నైనా సరే ఇటువంటి స్థితిలో కొడితే మాత్రం పాపం వస్తుందిటండి. భోజనాన్ని కానీ తన ఇంద్రియాలని సుఖంగా అనుభవిస్తున్నటువంటి స్థితిలో మృగాన్నైనా కొట్టరాదు, అది వేట నియమం. వేట నియమం నీకు తెలియదా? ఈ విధంగా నువ్వు చేసావు, అందుకు నువ్వు కూడా ఇటువంటి మళ్ళీ నీ భార్యలతోనైనా సరే సుఖం అనుభవించడానికి సిద్ధపడితే చాలు, ప్రాణం పోతుంది నీకు అని చెప్పించాడు అతడి కిందముడు అనబడేటువంటి ఋషి. ఈ ఋషి శాపంతో వణికిపోయాడు. ఎందుకంటే మంచి వంశాన్ని వృద్ధి చేయవలసిన బాధ్యత కలిగిన పాండురాజుకి ఈ శాపం ఒక అశనిపాతమై భయచకితుడయ్యాడు. చాలా బాధాకరమైన అంశం ఇక్కడ.